28 ఏకాగ్రణి తనిధ్యత 1 ఏకం ఐక్యరూపం సం భా ఏకాగ్రచిత్త నిఖ్యత ఏకం ఐక అగ్రం ఆలంబనం విషయ విజాతీయ ప్రత్యయ తిరస్కార పూర్వక సజాతీయ నర్తికాభి నిరంతర వ్యావి విషయీకృత చైతన్యం యస్య తత్తాదృశం చిత్తమంతఃకరణం ఏషాం 4 యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధీనాం పరిపాకాతిశయన పశ్చాల్సింపద్యమాన అసంప్రజ్ఞాత సమాధేహ త్రివిధ భూమిక ఋతంభర ప్రజ్ఞాలోక ప్రశాంతవాహిత చేతి రూ యథాభూతం సచ్చిదానందలక్షణం బ్రహ్మభారతి వృత్తి వ్యాప్య విషయకరోతీతి ప్రథమా తథా ఆత్మన్యేన వశం సయేత్ ఇతి భగనద్వచనాత్ ప్రజ్ఞాలోకాత్ ప్రజ్ఞాలోకా ప్రజ్ఞామాం అఖండాకార వృత్త నిత్య నిరంతరాభ్యాసిన పరిపాకం నీతాయాం 87 శంకర గ్రంథరత్నావళి బ్రహ్మ విషయణ్యాం ఆవరణభిభనం కుర్వంత్యాం సత్యాన్ అప్రజ్ఞ ప్రతిష్ఠ ఇత్యాది శ్రుతే ప్రజ్ఞారోహ బ్రహ్మస్వః పాయః ఆలోకః అభివ్యక్తిః సాక్షాత్కారః యస్యం సంపద్యతే సా కారణ విజ్ఞానం యస్మిన్ విజ్ఞాతే సర్వమే దం విజ్ఞాతం భసతి తత్యేక విజ్ఞా నేన సర్వ విజ్ఞాన రూపం ప్రారబ్ధ నసాత్ లేదా చిత్తం తదధ్యస్తం సర్వజగద్దష్టు మిచ్చతి యది తదానిం చైతన్య ప్రకాశలోనైన ప్రకాశితం జగత్ స్వాప్న పదార్థనదా శేషం భాసతే ఇడం చ భరద్వాజాదీనా మా స్త్రీతి పురాణాది ప్రమాణ వేద్యమస్మాకం తథా చ తస్యాం భూమికాయాం నిరుద్ధ సామర్థ్యం సదంతఃకరణం సాకార స్వరూపం నిర్వాసనం యదా నశ్యతి తదా ప్రశాంతవాహిత భనతి వహః ప్రవాహః సంతతనృత్యః ధారా అస్య అస్త్రీతి వాహి వాహినో ధానః వాహిత ప్రశాంత చూసావాహిత చ ప్రశాంతవాహిత అథవా ప్రశాంతః వాహః అస్య అస్త్రీతి ప్రశాంతవాహి ప్రశాంతవాహినో భావః ప్రశాంతవాహితౌ 88 మనసో నృత్యస్యస్య బ్రహాకారతయా స్థిత్యః అసంప్రజ్ఞాత నామేతి సమాధిర్యోగినాం ప్రియః ఇతి నచనాత్ ప్రశాంతమనసం హైనం ఇతి భగవద్వచనాత్ లలితా త్రిశతి భాష్యం పృథివ్య పేజోనిలఖే సముద్ధతే పంచాతకే యోగగుణ ప్రశ్న న తస్య రోగో న జరా న మృత్యః ప్రాప్తస్య యోగాన్ని మయం శరీరం ఒకటి ఇతి శ్రుత్య కలక్షణ సాధన పరిపాకవశాద్ భవతి తాగ్నిధ్యాత ధ్యానస్య నిర్గతత్వాత్ భేదాస్ఫూర్త ధ్యాన విషయో న భవతి ధ్యాతుః స్వరూపమేన ప్రకాశతే బ్రహ్మవేద బ్రహ్మైన భనతి ఇతి శ్రుతేః నిధ్యాత ఇతి పాఠే నితరాం శ్రవణ మనన నిదిధ్యాసనేన సాత్ కృతా ఇత్యర్థః అర్థః ఓం ఏకాగ్రచిత్త నిధ్యాతయే నమః ప్రత్యయ జ్ఞాన నిరంతర ఏకాగ్రమనగా ఏకత్వరూపమైన అగ్రము ఆలంబనము విషయము విజాతీయ తిరస్కారపూర్వకముగా సజాతీయ నృత్తుల చేత వ్యాప్తి విషయముగా చేయబడిన చైతన్యము గల అంతఃకరణముతో నొప్పరునట్టివారి చేత నిధ్యాతగాన ఆ తల్లి ఏకాగ్రచిత్త నిధ్యాత ఎని కీర్తింపబడుచున్నది. ఇప్పుడు నిధ్యాత యను శబ్దము యోగ సంప్రదాయానుగుణముగా వివరింపబడుచున్నది. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులనెడి యష్టాంగముల యొక్క పరిపాక విశేషము వలన అసంప్రజ్ఞాత సమాధి ఆం వి శంకర 12-13 వరకు 89 శంకర గ్రంథరత్నావళి యోగికి సిద్ధించును ఆ అసంప్రజ్ఞాత సమాధి ఋతంభర ప్రజ్ఞలోక ప్రశాంతవాహితాయను త్రివిధ భూమికలలో నుండును ఋతమును అనగా యథాభూతము ఉన్నదాసున్నట్లు సచ్చిదానంద లక్షణమైన బ్రహ్మను వృత్తి యొక్క వ్యాప్తి చేత భరించునది ధరించునదిగాన మొదటిది ఋతంభరాయని పేర్కొనబడును. ఆత్మన్యేవ వశం నయేత్ చిత్తమును ఆత్మయందే అధీనము చేసుకొననగును అను భగవద్వచనము వలన ఋతంభరా భూమిక ద్యోతకమవుచున్నది. ప్రజ్ఞాలుక ఎనగా అఖండాకార వృత్తి గల బుద్ధి యందు నిత్యము నిరంతరాభ్యాసము చేత పరిపాకము పొందిన బ్రహ్మవిషేకమైన వృత్తి ఆసరణభంగము ప్రజ్ఞా ప్రతిష్ట ప్రజ్ఞయే బుద్ధియే యాధారము అను శృతి సచనానుసారము ప్రజ్ఞాలోకము అనగా బ్రహ్మస్వరూప గలదగును సాక్షాత్కారము కలిగిడి స్థితి కారణ విజ్ఞానమనబడును. ఏది తెలిసినా దృశ్యమానమగు ఈ విశ్వమంతయు తెలియునను శృతాత్పర్యానుసారము అది ఏక విజ్ఞానము అద్వితీయ బ్రహ్మ విజ్ఞానము చేత సర్వ విజ్ఞాన రూపమైనది. ప్రారబ్ధకర్మ నలన అవుడు చిత్తము తత్కర్మచే నధ్యస్తమై నిఖిల విశ్వమును చూడగోరినచో అప్పుడు చైతన్య ప్రకాశముచే ప్రకాశితమైన జగత్తు సర్వము స్వప్న పదార్థము వలె భాసించును. ఈ స్థితి భరద్వాజాది బ్రహ్మశులకు గలదని తొంభే లలితా త్రిశతి భాష్య పురాణాది ప్రమాణముల వలన మనకవగత మగుచున్నది. పే విధముగా ప్రజ్ఞాలో కాయను భూమిశాస్వరూపమును తెలియనగును. ఇక ప్రశాంతవాహితాయ్యను భూమికా స్వరూపమును పరిశీలింతము. ప్రజ్ఞాలుకా భూమికను అధిరోహించిన యోగి కయంతఃకరణ సామర్థ్యము యొక్క నిరుద్ధమై సాస్వరూపము వాసన సంస్కార రహితముగా నశించినప్పుడు ప్రశాంతవాహితాయ్యను భూమిక సిద్ధించును. పాహము అనగా సంతత నృత్తి ప్రవాహము గలదిగాన వాహియగును. వాహుల యొక్క భానము ప్రవాహముల యొక్క భావము ఎనబడును. ప్రశాంతమైన వాహిత ప్రవాహత్వముగాన ప్రశాంతవాహిత ఎనబడును. వాహిత కారమున అథవా ప్రశాంతమైన వాహము ప్రవాహము గలదిగాన ప్రశాంతవాహీయగును. ప్రశాంతవాహినుల భావము ప్రశాంతవాహిత ఎనబడును. మనసో వృత్తిశూన్యస్య ఎనుచు వృత్తిశూన్యమైన మనస్సు బ్రహ్మ నుండుటయే అసంప్రజ్ఞాత సమాధి ఎను పేరుతో బరుగునని ఈ సమాధి యోగులకత్యంత ప్రియమైనదని చెప్పునట్టి వచనము వలనను ప్రశాంత మనసం హేనం ది ప్రశాంత మనస్కుడైన ఈ యోగిని సమాధి వరించుచున్నదను భగవద్వచనము చేతను పృథివ్యస్తేజో నిలఖే సముత్థతే. 9.1 శంకర గ్రంథ రత్నావళి. వేద ఎనుచు పృథివ్యాది పచభూతముల నధిగమించిన పంచాత్మకమైన యోగగణము ప్రవర్తించగా యోగాగ్ని మయమైన శరీరమును పొందిన యోగికి రోగ జర మృత్యు భయము లేదు అని చెప్పిన శృతివచనము వలన పూర్వోక్త లక్షణ సాధన పరిపాకవశము వలన ఈ ప్రశాంతవాహిత సమాధి సమకూరునని తెలియవలయును. ధ్యానము లేకపోవుటచే అసంప్రజ్ఞాత సమాధి నిష్ఠులైన యోగుల చేత ధ్యానింపబడదు. భేదజ్ఞానము స్ఫురింపని స్థితిలో ధ్యానమునకు విషయమేయుండదు. ధ్యాత యొక్క ధ్యానము చేయువాని యొక్క స్వస్వరూపమేయుండును. బ్రహ్మ బ్రహ్మైన భవతి బ్రహ్మవిదుడు బ్రహ్మయేయగునను శృతివచనాను సారము ఉపాస్య దేవత ఉపాసుకుని స్వస్వరూపమే యగునుగాన ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూపమైన త్రిపుటి నశించి సర్వము అఖండ సచ్చిదానంద స్వరూపముతో భాసించును. కావున ఆ జగన్మాత ఏకాగ్రచి తనిధ్యాత తిను నామము చేతస్తునియ ఎగుట ప్రత్యగృహ్మాత్మికే స్థితి స్ఫోరకముగా సరలుచున్నది. నిధ్యాతాయ్యను పాఠాంతరము గన్పట్టుచున్నది. అప్పుడు అత్యంతము శ్రవణ మనన నిధి ధ్యాసల చేత ఆ దేని సాక్షాత్కరించుకొనబడుచున్నదని యర్థము చెప్పికొననగును. 92 లలితా త్రిశతి భాష్య.